Maguva, Nayana, Madhura, Maunam,

రాజు మార్చి మార్చి పడరాజావా మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఎండిరో ఎంత గొడవా. ఎందుకీ వైరాన్న వెర్రె నాన్న కళ్ళలా సులువైన దారిలో నాయ్ past we used to carry the news from the Indian subcontinent, but then for certain reasons we had to stop it. But we have received a lot of requests from our listeners saying that we should carry the news again, so we have decided to start it again. And this time Aparna has been kind enough to compile the news for us. She kind of stayed up all night to compile the news. बेकरार करके हमें यूं न जाइए, आपको हमारी पसंद लौट आई. बेकरार करके हमें यूं न जाइए, आपको हमारी पसंद लौट आई. देखिए वो काली काली बदलियां जुल्फ की घटा चुरा न ले कहीं, चोरी चोरी आके शोख बिजलिया आपकी अदा चुरा न ले कहीं. जो कदम अकेले ना आगे बढ़ाइए, आपको हमारी कसम लौट आइए. बेकरार करके हमें यूं न जाइए, आपको हमारी कसम लौट आइए. गुलाब की वो डालियां बढ़के चूम ले नया आपके कदम. देखिए गुलाब की वो डालियां बढ़के चूम ले नया आपके कदम. खोए खोए भंवर भी है बाग में, कोई आपको बना न ले सनम. बहकी बहकी नजरों से खुद को बचाइए, आपको हमारी कसम लौट आई. बेकरार करके हमें न जाइए, आपको हमारी कसम लौट आई. रास्ते अजीब हैं, इनमें इस तरह चला न कीजिए। खैर है इसी में आपकी हुजूर, अपना कोई साथी ढूंढ लीजिए। सुन के दिल की बात यूं न मुस्कुराइए, आपको हमारी कसम लौट आइए। बेकरार करके हमें यूं न जाइए, आपको हमारी कसम लौट आइए। बेकरार करके हमें यूं न जाइए, आपको हमारी कसम लौट आइए। Thank you. गुजर जाना है। धीरे धीरे प्यार को बढ़ाना है, हद से गुजर जाना है। धीरे प्यार को बढ़ाना है, हद से गुजर जाना है। खुशी होगी, इतना प्यार दूंगा तुझे ऐ मेरे सनम। किसी नारी से नजर न मिलाए नारी बड़ी प्यारी पर दिल की बीमारी काहे रोग कोई दिल को लगाए गोरी है कलाइया खिला दे मुझे हरी हरी गोरिया Thank you. Thank you. That was U. Srinivas on the mandolin. You heard three pieces by Muthuswami Dikshitar. The first one was Gananayakam in Rag Rudrapriya. The second was Sri Saraswati Namostute on Rag Arabhi. And the third one was Govardhana Girisham in Rag Hindolam. After U. Srinivas, now we have a vocal recital by Srimati Parveen Sultana. And she will be singing in Rag Rajni Kalyan. This particular piece has got two parts. There's a Vilambit Khayal, Jamna Kinare Mohan Matware, and then there is a Drut Khayal, Pyare Mohan Ao. She is accompanied on the tabla by Nizamuddin Khan and on the harmonium by Shantaram Jadhav. So here is Parveen Sultana.

Gama ga, gama re ne sa ja re mo.